7.21 యోయో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్ఛతి తస్యే తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం. అనగా అనేక విధములగు కోర్కెలు కలిగియున్న భక్తులు సకామ భక్తులనబడుదురు. అటువంటి సకామ భక్తులు ఏ ఏ దేవతలను మరియు వారి ఆయా స్వరూపములను శ్రద్ధ మరియు భక్తిభావముతో కూడి అర్చన మరియు పూజలు చేయుటకు ప్రయత్నించుందరో ఆయా భక్తులకు ఆయా దేవతలకు సంబంధించిన శ్రద్ధాభావమును నేను పరమ దయాభావముతో స్థిరపరచుచుందును. ఇట్లు చెప్పుట ఎందలి భావమేమన, ఏ పురుషుడు ముందుగా తన స్వభావముననుసరించి చిగురించిన ఏ శ్రద్ధాభావముతో ఏ దేవతా స్వరూపమును పూజించి అర్చించగోరునో ఆ పురుషుని ఆ శ్రద్ధాభావమునే నేను స్థిరపరుచుందును. 7.22 సతయా శ్రద్ధయా యుక్తస్తస్య రాధనమిహతే లభతే చ తతః కామాన్మేవ విహితాంశితాన్. అనగా నాచేత స్థిరపరచబడిన ఆ శ్రద్ధాభావముతో కూడియున్న ఆ పురుషుడు ఆ దేవతాస్వరూపమునే సేవించుచు పూజించుచూ ఉండుటేందే నిమగ్నమైయుండును. మరియు తనచే ఆరాధించబడుచున్న దేవతా విగ్రహము నుండి కర్మఫల విభాగమును ఎడింగియున్న సర్వజుడు ఈశ్వరుడను అయిన నా ద్వారా నిశ్చయించబడిన ఇష్టభోగములను ఆ పురుషుడు పొందుచుండును. ఆ భోగములన్నీ పరమేశ్వరుని ద్వారా నిశ్చయించబడియుండును. అందుచేత అతడు వాటిని తప్పక అనగా అనివార్యముగా పొందును. ఇచ్చట హితాన్ అనుశబ్దమును వేయిచేసి చూచినచో భోగములందు హితత్వమనున్నది ఏది కలదో దానిని అప్రసిద్ధమని తలంచవలేయును. ఏలేనా వాస్తవముగా భోగములు ఎటువంటి వానికి గూఢమేలు చేయనవి అనగా శుభకరములు కానేరవు. ఏలేనా ఆ కాముకులు మరియు అవివేకులు అయిన పురుషులు వినాశకరమైన వాటిని సాధించుటకు ప్రయత్నించుచుందురు. అందుచేత శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 7.23 అంతవత్తు ఫలం తేషాం తద్భవతయల్పమేధసాం దేవాందేవేజో యాంతి మద్భక్తాయాంతి మామపి. అనగా ఆ అల్పబుద్ధి కలిగియున్నవారి ఆ ప్రయత్న ఫలము అతి అల్పకాలమునందే నశించునదేయుండును. దేవయాజీ అనగా దేవతలను పూజించువారు దేవతలనే పొందుదురు, కాని నన్ను భజించు నా భక్తులు మాత్రము నన్నే పొందుదురు. అన్నింటికంటే అతి పెద్ద దోహకరమైన విషయమేమనా, నిరంతరము శ్రమించుచూ ఉన్నప్పటికీ మూర్ఖులైన ఈ మానవులు అనంతమైన ఆనంద ఫలమును పొందుటకు కేవలము పరమేశ్వర స్వరూపుడనైన నన్ను అనగా నా యొక్క శరణు పొందుటకు ప్రయత్నించరు. ఈ విధముగా భగవంతుడు మూర్ఖులైన మానవులయందు దయాభావమును కలిగియున్నారు. వారందరూ పరమేశ్వరుడనైన నన్ను ఎందులకు శరణుజొచ్చరు అంటే అందులకు కారణము చెప్పుచున్నారు. 7.24 అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామబుద్ధయః పరం భావమజానంతో మమావ్యయమనుత్తమం. అనాయొక్క వినాశరహితమైన నిరతిశయమైన అత్యుత్తమ భావమును అనగా నా యొక్క పరమాత్మ స్వరూపమును ఎదుంగనటువంటి బుద్ధిహీనులైన వివేకము లేనటువంటి మానవులు నేను నిత్య ప్రసిద్ధుడను మరియు సర్వలోకములకు ఈశ్వరుడను అయి ఉన్నప్పటికీ నన్ను తెలియజాలక అనగా నా పరమేశ్వరత్వమును గుర్తింపజాలకయున్నారు. అంతేగాక ఈయన ఇంతకు పూర్వము వేరు ఇప్పుడు ప్రకటితమైనారు అని నన్ను ఒక అనిత్యుడుగా తలంచుచున్నారు. అసలు భావమేమనా, వీరు నా యొక్క వాస్తవికమైన ప్రభావమును అనగా శక్తిని రూపమును గుర్తించలేనివారే అట్లు తలంచుచున్నారు. వారికి అటువంటి అజ్ఞానము కలిగియుండుటకు కారణమేమి అని అన్నచో ఇట్లు చెప్పుచున్నారు. 7.25 నాహం ప్రకాశః సర్వస్య యోగమాయ సమావృతః 3.2 యం నాభిజానాతి లోకో మామజమవ్యయం. అనగా మూడు గుణములు అనగా సాత్విక రజ తమో గుణముల సమన్విత రూపమునే యోగమందురు. మరియు అదియే మాయ ఎనబడుచున్నది. ఆ యోగమాయ వలననే ఆచ్ఛాదితమై కప్పబడియున్న నేను సమస్త ప్రాణీ సముదాయమునకు అవ్యక్తుడను అనగా ప్రత్యక్షముగా తోచనివాడనయ్యున్నాను. ఇచ్చటనో ఎవ్వరో ఒక మహాభక్తునికి నా రూపము ప్రత్యక్షమగుచుండును. ఆ కారణముచేత ఈ మూర్ఖభావమునందు మునిగియున్న ప్రాణీ సముదాయము జన్మరహితుడను అవినాశిని పరమాత్మస్వరూపుడనయున్న నన్ను గుర్తింపజాలకయ్యున్నది. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 175. ఈ యోగ మాయచే కప్పబడి పరమాత్ముడనయ్యున్న నన్ను లోకము విడుంగదో. అట్టి యోగమాయ నాకంటే వేవుగా లేని వస్తువైయున్నందున మాయాధీశ్వరుడనైన నా ఈశ్వరత్వము జ్ఞానమునకు ప్రతిబంధకము కాజాలదు. అదెట్లన, మాయావేన పురుషుడు తన మాయకు తాను లోబడక ఇతరులను మాయకు లోబడినట్లు చేయునో అట్లే ఈ మాయ జ్ఞానులను మాయజేయజాలదు. అందువలన 7.26 వేదాహం సమతీతాని వర్తమానాన్ని చార్జున భవిష్యాన్ని చభూతాని మాంతు వేద న కశ్చన. అనగా అర్జున, ఇంతకు పూర్వము రూపమును దాల్చియున్న ప్రాణులకు మరియు ఇప్పుడు అనగా వర్తమాన కాలమునందు రూపములను పొందియున్న ప్రాణులకు మరియు ఇక ముందు అనగా భవిష్యత్తులో రూపములను పొందనున్న ప్రాణులకు కారణ రూపమైన సర్వభూతములను నేనెరుంగుదును. కాని నన్ను శరణుజొచ్చిన భక్తుడు జ్ఞాని తప్ప మరియే ఇతర ప్రాణులు నన్నెరుంగవు. ఆ విధముగా నా ప్రధాన తత్వమును ఎదుంగజారుకుండుటయే కారణముగా ఆ నాతత్వమును ఎదుంగని మూఢజనులు నన్ను గుర్తించజాలకయున్నారు. ఆ కారణముగానే వారు నన్ను భజించుటలేదు. మీ అనగా తమరి తత్వమును ఎదుంగజారుకుండుటకు నిజమైన కారణమేమి? ఆ ప్రతిబంధకము ఎటువంటిది? జన్మించు స్వభావము కలిగియున్న ప్రాణులన్నీ దేనియందు మోహమును జెంది తమను అనగా మిమ్ములను గుర్తించలేకయున్నవి అని శ్రోత తెలియగోరినందున ఇట్లు చెప్పుచున్నారు. 7.27 ఇచ్ఛాద్వేష సముత్థన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. అనగా ఇచ్ఛ అనగా కామము అనగా కోరికలతోనూ మరియు ద్వేషాది దుర్గుణములతోనూ జన్మించిన వారు ఇచ్ఛాద్వేష సముద్భావులు అనబడుదురు. అలా జన్మించుటే కారణముగా వారు ప్రాపంచిక విషయములందు మోహితులై నా తత్వమును ఎదుంగజాలకయ్యుందురు. అటువంటి వారు ఎవరు మరియు ఎట్లుందురు అని అన్నచో చెప్పుచున్నారు. ద్వంద్వభావము కలిగియున్నందువలన పుట్టిన మోహము వలన ప్రాణులన్నీ అసత్యములు మరియు అనిత్యములగు వస్తువుల ఎడల మోహమును చెందుచున్నవి. చల్లదనము మరియు వేడివల పరస్పర విరుద్ధ స్వభావములు కలిగియున్న మరియు సుఖదుహకములు మరియు వాటికి కారణములుగా ఉండునటువంటి ఆ ఇచ్ఛ మరియు ద్వేషభావములే సమస్త భూతతత్వముతో కూడియున్న ప్రాణులతో సంబంధము కల్పించుకుని ద్వంద్వములనబడు. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం చున్నవి. అందుచేత ఈ ఇచ్ఛాద్వేషములు ఈ విధముగా సుఖదుహకములు మరియు వాటికి ఆ సుఖదుహకములకు కారణరూపములైన విషయములు ప్రాప్తించినప్పుడు ప్రకటితమగుచుండును. అప్పుడు అవి అనగా ఆ ఇచ్ఛాద్వేషాదులు సమస్త భూతముల యొక్క బుద్ధిని తన యధీనమందుంచుకుని పరమార్థతత్వ విషయకమైక జ్ఞానమును ప్రతిబంధించినటువంటి అనగా జ్ఞానము కలుగకుండా చేయినటువంటి మోహమును ఉత్పన్నము అనగా కలుగజేయుచున్నవి. ఇచ్ఛ కామ ద్వేషరూపములైన దోషములందు చిక్కుకొన్నవాని చిత్తము బయట ఉండియున్న విషయముల యొక్క యథార్థ తత్వజ్ఞానమును కలుగకుండా చేయును. అప్పుడు ఆ రెంటి వలన అనగా రాగ కామ ద్వేషాదుల వలన ఆచ్ఛాదితమైన బుద్ధిగలవాడు మూఢ బుద్ధిగలవాడై అనేక విధములుగా ప్రతిబంధ రూపములుగా ఉండియున్న అంతరాత్మను గురించిన జ్ఞానమును పొందజాలకయున్నాడు. అందుచేత ఓ అర్జున, ఆ ఇచ్ఛ ద్వేషజనితమైన ద్వంద్వభావమును కలిగించుటకు కారణరూపమైన మోహము ద్వారా మోహమును జంది ప్రపంచమునందలి ప్రాణులన్నీయు తమ తమ నూతన దేహములను పొందుకాలమునందే మూఢభావమునందు చిక్కుబడిపోవుచున్నవి. సారాంశమేమన, జన్మమును పొందు స్వభావములతో ఆయా ప్రాణుల యొక్క జ్ఞానమునకు ప్రతిబంధకము ఏర్పడుచున్నది. అలా మోహమును పొందియున్న ప్రాణులన్నీయు తమకు ఆత్మరూపముగానే యుండియున్నటువంటి పరమాత్ముడనై యున్న నన్ను అనగా నా తత్వమును ఎగుంగజాలకయున్నవి. అందుచేత ఆ ప్రాణులన్నీయు ఆత్మభావముతో నన్ను భజించుటలేదు. అయితే ఈ ద్వంద్వ మోహములకు వశీభూతులు కానటువంటి ఏ మహాత్ములు మనుష్యులు మిమ్ములను శాస్త్రములందు చెప్పబడిన ఆత్మభావ పద్ధతిలో భజించుచున్నారు? ఈ విధముగా కోరిన అర్థమును సవివరముగా చూపుట కొరకు చెప్పుచున్నారు 7.28. ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్తా భజంతే మాం దృఢవ్రతాః. అనగా పూర్వ దేహధారణ కాలములందు ఏ పుణ్యాత్ములు తమ పుణ్యకర్మల ద్వారా తాము చేసిన పాపకార్యముల ఫలములను అంతము చేసుకొని యున్నారో, అనగా ఏ పురుషులు తమ పవిత్ర కర్మల ద్వారా తమ యంతఃకరణములను శుద్ధము గావించుకొని యున్నారో వారు పుణ్యకర్మలు చేసిన వారగుదురు. అటువంటి పైన చెప్పబడిన ద్వంద్వ మోహాదుల నుండి విముక్తులైయున్నారో ఆ దృఢవ్రతులైన పురుషులు పరమాత్ముడనై యున్న నన్ను భజింతురు. పరమార్థ తత్వము సరిగ్గా ఇలాగే యున్నది. రెండవ విధముగా అనగా ఇందులకు విరుద్ధముగా లేదు అని తెలుసుకొనిన నిశ్చిత విజ్ఞానమును గుర్తించిన పురుషులు దృఢవ్రతులు. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 177 అని చెప్పబడుదురు. అటువంటి దృఢవ్రతులు ఏ లాభము కొరకు భజింతురు అన్నచో చెప్పుచున్నారు. 7.29 జరామరణ మోక్షాయ మామాశ్రిత్యేయతంతి ఏ తే బ్రహ్మ తద్విదుహ కృత్స్న మధ్యాత్మం కర్మ చాఖిలం. అనగా ఏ పురుషులు ముసలితనము మరియు మృత్యువు నుండి విడువడుటకు పరమేశ్వరుడనైన నన్ను ఆశ్రయించి, అనగా తమ చిత్తములను నాయందు లీనముగా వించ ప్రయత్నింతురో అట్టివారు పరబ్రహ్మతత్వమును ఇరింగినవారగుదురు. మరియు సమరత ఆధ్యాత్మ అనగా అంతరాత్మ విషయమైన వస్తువును మరియు సమస్త సమరత కర్మలను ఎడింగివారగుదురు. 7.30 సాధీభూతాధిదైవం మాం సాధియజ్ఞం చయ్యే విదుహ ప్రయాణకాలే రెండుడొట్టి చ మాం తే విదుర్యుక్త చేతస. అనగా ఈ ప్రకారముగా ఏ పురుషులు పరమేశ్వరుడనేయున్న నన్ను అధిభూతములు మరియు అధిదైవముల సమేతముగా ఎగుంబుదురో మరియు సాధియజ్ఞము అనగా అధియజ్ఞ సమేతముగా నన్ను గుర్తింతురో అట్టివారు నిరుద్ధ చిత్తయోగి అనగా తన చిత్తమును తన యధినము నందుంచుకున్నటువంటి యోగులు మరణ సమయమునందు కూడా నన్ను పూర్వము వలెనే ఎడింగియుందురు. శ్రీశ్రీ శ్రీ వేదవ్యాస విరచిత శ్రీమద్భగవద్గీత యందలి జ్ఞాన విజ్ఞానయుగమనబడు 7వ అధ్యాయమునకు శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య విరచిత భాష్యమునకు తెలుగు అనువాదము సమాప్తము. అనువాదకులు శ్రీ సదానంద భారతి. ప్రణవాశ్రమము శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 178.